పాయుష్ పచతీరవతు అవత్వసీతగ్రీవ అసీతగ్రీవచ్చావీ అసీతగ్రీవ ఇత్యసీత గ్రీవ చావీరిష్టావీ నిర్గ్రోధశ్చమసై చమసైల్మలి చల్మలిర్వృద్ధ్యా వృద్ధేరి వృద్ధ్యా ఏషశ్చరాశ్చరాచోషాణ అగన్నిత్యాగన్ బ్రహ్మా కృష్ణ ప్రకృష్ణశ్చ శన నోవతు అవతు నమః నమోగ్నయే అగ్నయ ఇత్యగ్నయే తాం శీతో రశ్మినా తాం శీతమితం శీత రశ్మినారతస్తాం శీత తాం శీతో రశ్మినా తాం శీతయితం శీత రశ్మినాహయా అయయితయా తాం శీతో అప్సు తాం శీతయితం శీత అప్సుజా అప్సిపేక్షు అప్సుజా బ్రహ్మా అప్సుజా ఇత్యప్సుజా బ్రహ్మా సోమా పురోగవ సోమా పురోగవీ సోమ పురోగవ అయం వాగిన్ వాణిగ్రస్తన్వం తన్వం కల్పయస్వ కల్పయస్వ స్వయం స్వయ్యాయస్వ యజస్వ స్వయం స్వయం జ్యోషస్వ ఇషస్ేషస్వ మహిమాతే ఏన అన్యేన న సన్నసే సన్నసీ సన్నసే నవై వాహూచేతత్ూమిం మ్రీయతే మ్రీయసేనా నరిష్యసి రిష్యసి దేవాన్ దేవాషి ఏషి పతిభ పతిభుగేభ పతిభిరితి పతిభై సుగేభిరితి సుగేభై ఎత్రాసరతే ఆసరతే సుకృతా సుకృతో ఎత్ర సుకృతీ సుకృతయుస్తావేవ్రవితాతు అగ్నిపశు పశురాసీత్ ఆసీర్తేన తేనాయుజంత అయజంత సహ తేతం ఏతం లోకం లోకమాయతి అయజ్యస్మిన్నగ్ని అగ్నిరిత్యగ్ని సతే తే లోక లోకో భవిష్యసి భవిష్యసి తమ్ సంజేష్యసి ఏత అప అవో వాయు వాయుసూర్యా సూర్యై సూర్యా అంబే అంబికే అంబికే అంబాలికే అంబాలికేన నయతి నయతి కశ్చన జన సరస్వి సరస్వత అశ్వతస్సుభద్రికా సుభద్రికాం వీలవాసినీ సుభద్రికామితి సుభద్రికాం తాం వీలవాసినీ గణానాం కాం వీలవాసినీమితి కాం వీల వాసినీ గణానాం గణపతిం గణపతిం హవామహే గణపతిమితి గణపతిం హవామహే ప్రియాణాం ప్రియాణాం ప్రియపతిం ప్రియపతిం నిధీనాం ప్రియపతిమితి ప్రియపతిం నిధీనాం నిధిపతిం నిధీనామితి నిధీనా నిధిపతిం హవామహే నిధిపతిమితి నిధిపతిం హవామహే వసో వసో మమ వసో ఇతి వసో మమాహం ఆహం అహమజాని అజాని గర్భజం గర్భజమాత్వం గర్భజమితి గర్భజం ఆత్వం త్వమజాసి అజాసి గర్భజం గర్భసంతౌ గర్భజమితి గర్భజం తా ఉభౌ ఉభౌ చతురా చతురపద పదసంవ్రతారయా సంప్రసారయావత్సర్గే సంప్రసారయావేతి సంప్రసారయావ స్వర్గే లోకే స్వర్గైతి సహ గే లోకే ప్రా ప్రోన్వాథ పూర్వాజీ వాజీరే దోధా రేతోధా రేతా రేతోధా ఇది రేత రేతో దాతు దాతు ఉత్సక్యా ఉత్పత్తి సత్యా అవా గురం గురం దేహి దేహితం సమంజిం అంజిం చారయ చారయా విషన్ విషన్నితి విషన్ యీణీలభోజన జీవభోజన జీవ భోజన యథా సకౌ అసకౌ తరకుంతికా సకుంతికా హలగే ఆ హలగితి వంచతి వంచతి వంచతి ఆ హంతి హంతి గభే గభే పసా పసోనీ నిగల్గలీతి గల్గలీతి ధారకా ధారకేతి ధారకా యపో సకౌ అసకౌ తరకుంతక సకుంతక ఆహలగే ఆహలగితి వంచతి వంచతి వంచతి వివక్షత ఇవతే వివక్షత ఇవేతి వివక్షర ఇవ తే ముఖం ముఖమధ్వర్యో అధ్వర్యో మా అధ్వర్యో ఇదిధ్వర్యో మానా నస్వం త్వమపి అవిభాషా భాషా ఇది భాషా మాత పితా పితా తేగ్రం అగ్రం వృక్షస్య వృక్ష రోహత రోహత ఇది రోహత సకీలామీ ఇలామీతి ఇది తే పితా పితా గభే గభే ముష్టి ముష్టిమతాంతయతి అతాంతయతిశయతాంతయతి మాత తే పితా పితా తే గ్రే అగ్రే వృక్ష వృక్ష క్రీడత క్రీడత ఇది క్రీడత వివక్షత ఇవ తే వివక్షత ఇవేతి వివక్షత ఇవ తే ముఖం ముఖం బ్రహ్మన్ బ్రహ్మన్ మాత్రం వద భదో బహు ప్రకృతి బహు భూవద్భావేనాముతే ఉత్రావయ రావయ గిరౌ గిరౌ భారం భారాం హరణివ హరం నివేది హరణ్ ఇవ అథాస్యై అస్యై మధ్యం మధ్యాేషతాగ్నిశీతే శీతే వాతే వాతే గుణన్నివ గుణన్నివేతి గుణన్ ఇవ ఊర్ధ్వమేనం ఏనముతే ఉత్రయతాయతాగిరౌ గిరౌ భారం భారాం హరన్నివ హరన్ నివేతి హరన్ ఇవ అసా మధ్యం మధ్యమేజతు ఏజతు శీతే శీతే వాతే వాతే పునన్నివ పునన్నివేతి పునన్ ఇవ ఎరస్యాముభేద్యా ఆంభువేద్యా కృదు ఆంభువేద్యాంభు వేద్యా కృదు స్థూలం స్థూలముపాదసత్ ఉపాదసదిత్యోపాదసత్ ముష్కాయిత్ అేజత ఏజతో గోతపే గోతపే స కులాయీవ గోతపైతి గో తపే సకులాయివేతి సకులౌ ఈవ దేవాసో లలామాగుం లలామాగుం ప్రా లలామాగుమితి లలామాగుం ప్రవిష్టీమినం విష్టీమినమావేషు ఆవేషు విద్యావేషు సర్క్నాదేదిశ్యతే నారీ సత్యస్య సత్యస్య అక్షిభువాః అక్షిభువో యథ అక్షిభువ ఇత్యక్షిభువాః యథేతి యథా యద్ధారిణః హరిణోయవం యవమస్తి అస్థినా నష్టం పుష్టం పశు పశు మన్యతే మన్యతీ మన్యతే శూద్రాయతే అర్యజాదానా అర్యజాలేర్యజారా నపోషాయ పోషాయ ధనాయతి ధనాయతీతి ధనాయతి యద్ధారిణ హరిణోయవం యవమస్తి అస్థినా నపుష్టం పుష్టం బహు బహు మన్యతే మన్యతీతి మన్యతే శూద్రోయతే ఎదర్యాలి అర్యాలి జారో నపోషం పోషమను అనుమన్యతే మన్యతయితే మన్యతే దధిక్రావ్న అకారితం దధిక్రావ్న ఇతి దధిక్రావ్నా అకారిణం విష్ణా విష్ణోరస్వస్య అస్వస్య వాజినా వాజిన ఇతే వాజినా పురధినా నో ముఖా ముఖాకరత్ తరత్రా ప్రణాః నాయోగ్రషి ఆయోగ్రషి తారిషత్ తారిషదితి తారిషత్ గాయత్రీ త్రిష్టుప్ త్రిష్టుప్ జగతి త్రిస్సువిచిత్రీ తుప్ జగత్ అనుష్టుప్ అనుష్టుప్ పంక్త్యా అనుస్సువిత్యనుష్టుప్ పంక్త్యా సహ సహేతి సహ బృహస్తిష్ణిః ఉష్ణిహుచీభై శోచేభి సంయంతు సంయంతు ఇందంతు మనీషయా మనీషయేతి మనీషయా దేవానాం పత్న్యాః పత్న్యో దిశాః దిశః శూచీభిః శూచీభిః సంయంతు సంయంతు అజతా హరిణీ హరిణీశీసాః శీసా యుజాః యో యుజ్యంతే యుజ్యంతే కర్మభిః కర్మభిరిచి కర్మభిః అశ్వస్య వాజినాః వాజినస్వచి స్వచిసిమాః సిమాః సంయంతు సంయంతు సంయంతీః సంయంతేరిచి సంయంతీః కస్వా త్వాచ్యతి ఆచ్యతి శశికః కస్వా స్వామి విచాస్తి సాస్తికః కస్తే ఏగాత్రాణి గాత్రాణి సంయతి సంయతీతి సంయతి కౌతే ఓమ్యుష్ తే సమిత సమిత కవి కవిరితి కవి ఋతవస్తే తృథా పర్వ సమితారాః సమితారోమీ పితాసతో సాసత్తి సాసతో సంవత్సరస్య తేజసా తేజసా సమీభిః సమీభిః సంయంతు సంయంతు తేజి అర్ధమాసా పరోగ్రేషీ అర్ధమాసా ఇత్యర్ధ మాసా పరోగ్రేషితే తే మాసా మాతా ఆచ్ఛన్తు ఆచ్ఛన్తు చంతు సంయంత సంయంత ఇది సంయంత అహోరాత్రణి మరుతా మరుతో వినిష్టం వినిష్టాం సోదయంతు వినిష్టమితి వినిష్టం సోదయంతు తే తయితీతే దేవ్యా అధ్వర్యవా అధ్వర్యవస్వాచ్చంతు ఆచ్చంతు చంతు విచాసతు సాసత్వికీ సాసతు గాత్రాణి పర్వత పర్వతస్తే పర్వతీ పర్వ సహిమా కృణ్వంతు కృణ్వంతు సంయంతీ సంయంతీరి సంయంతీ యోచే ఏ పృథివీ పృథివ్యంతరిక్షం అంతరిక్షం వాయు వాయు శిద్రం శిద్రం ప్రేణాతు ప్రణాతు తే తయితీతే సూవర్యస్తే నక్షత్రై నక్షత్రై సహ సహ లోకం లోకం క్రీణోతు క్రీణోతు సాధుయా సాధుయేతి సాధు యా సందే ే పరేభ్య పరేభ్యో గాత్రేభ్యేభ్య సమస్సు అస్వారేభ్య అవారేభ్యవారేభ్య సమస్తభ్యా అస్తభ్యో మధ్యభ్యా అస్తభ్యస్తభ్యా మధ్యభ్యస్తం మధ్యభ్యై మధ్యభ్యా అస్సు తన్వై తన్వై తవ తవేతి తవ జిజ్ఞస్వీతే సూర్యాసమం సూర్యాసమం జ్యోతి సూర్యాసమమితి సూర్యాసమం జ్యోతిష్కిం కీం సముద్రసామం సముద్రసామాంసరా సముద్రసామమితి సముద్ర సామం సర ఇది సరా జిజ్ఞస్వీతే పృథివ్యై పృథివ్యై వర్షీయ వర్షీయ కత్రా విద్యతే విద్యత ఇది విద్యతే బ్రహ్మసూర్యాసమం సూర్యాసమం జ్యోతి సూర్యాసమమితి సూర్యాసమం జ్యోతిద్యోరుద్రతానం సముద్రతానాంసరా సముద్రతానమితి సముద్రసానం సర ఇది సరా ఇంద్ర పృథివ్యై పృథివ్యై వర్షీయాన్ వర్షీయాన్ గో గోత్సు మాత్రాణ విద్యతే విద్యత ఇది విద్యతే పృచ్చామి చితయే చితయే దేవసఖ దేవసఖ యది దేవసఖేతి దేవసఖ యది త్వం త్వమత్ర అత్ర మనస మనస జగంథ జగంథేతి జగంథ ఏషు విష్ణు విష్ణుస్త్రిషు త్రిషు పదేషు పదేష్ేష్టా ఏష్టస్తేషు ఏష్టయిత్యాష్టు విశ్వం విశ్వం భువనం భువనమావీరేశ ఆవీరేశ పివేశ ఇతీరేశ అపిషు తేషు త్రిషు త్రిషు పదేషు పదేష్స్మి అస్మిషు ఏషు విశ్వం విశ్వం భువనం భువనమావివేశ ఆవిశేత్యా వివేశ సద్య పరి పర్యేమి ఏమి పృథివీ పృథివీముత ఉత్యామేకేన ఏకేనాంగేన అంగేన దివ దివో అృష్టం పృష్టమితి పృష్టం కేష్వంత అంతఃపురుష అంతరిక్ష్యంత పురుష ఆవీవేశ ఆవీవేశ ఇవేశకాని కాన్యంత అంతఃపురుషే అంతరిక్ష్యంత పురుషే అర్పితాని అర్పితానిర్పితాని ఏతద్బ్రహ్మన్ బ్రహ్మన్ ఉప ఉపా వల్హామసి వల్హామసి స్వాకిస్మేతేన్న ప్రతి వోచాసి అత్రేత్యత్ర పంచస్వంత పంచస్వితి పంచ సో అంతఃపురుష అంతరిక్ష్యంత పురుష ఆవీరేష ఆవీరేషతాని తాన్యంత అంతఃపురుషే అంతరిక్ష్యంత పురుషే అత్పీతాని అత్పీతానీత్యీతాని ఏతత్వాత్ర అత్ర ప్రతిమన్వాన పరిమన్వానోస్మి ప్రతిమన్వాన ఇది ప్రతి మన్వాన అస్మినా మాయయాభవతిర ఉత్తారో మతి ఉత్తారయిస్తార మదితి మతి ఆయీమే హరే విషంగిలా ఈం కురు విషంగిలా కురు విషంగిలేతి కురు విషంగిలా కయీం ఈమాస్కందం ఆస్కందమర్షతి ఆస్కందమిత్యా స్కందం అర్షతి కః కయీం ఈం పంథాం పంథాం విసత్పతి సత్పతీతి సత్పతి మజారే హరే విషంగిలా విషంగిలా స్వావిత్ స్వావిత్కూరు విషంగిలా స్వవిదితి స్వాతికురు విషంగిలేతి కురు విషంగిలా సస్కందం ఆస్కందమర్షతి ఆస్కందమిత్యా స్కందం అర్షతి చహీ అహి పంథాం పంథాం విసర్పతి సత్పతీతి సత్పతి కత్య అస్య విష్ఠా విష్ఠాకతి విష్ఠాయి ప్రత్యక్షరాణి అక్షరాణి కతి కతి హోమాస హోమాసతి కతిధా సమిద్ధ సమిద్ధి సం సిద్ధ యజ్ఞసాం రిక్షమత్ర అత్ర కతి కతి హోతార హోతారతుక ఋతుసోయజంతి ఋతుసరిత్యేషు సహ యజంతీతి యజంతి షళస్య అస్య విష్ఠా విష్ఠాశత నిష్కాయితీ శతమక్షరాణి అక్షరాణ్యతీతి అసీతర్హోమా హోమాసమిధా సమిధో సమిధైతేతం విధా అతిత్ర విశ్రయితే విశ్రహ యజ్ఞా ప్రబ్రవీమి బ్రవీమి సప్త సప్తహోతార హోతారతుషోయంతి ఋతుశైత్యేషు సహ యజంతీతి యజంతి కో అస్య వేద వేద భువనస్య భువనస్యమాభి ద్యావా పృథివీ ద్యావా పృథివీ అంతరిక్షం ద్యావా పృథివీ ఇది ద్యావా పృథివీ అంతరిక్షమిత్యంతరిక్షం సూర్యస్య సూర్యస్య వేద వేద బృహత బృహతో జనిత్రం జనిత్రం కః ఓ వేద వేద చంద్రమాసం చంద్రమాసయ్యోజా వేదాహం అహమస్ భువానస్ భువానస్నాభి నాభి వేద వేద్యావా పృథివీ యావా పృథివీ అంతరిక్షం యావా పృథివీ ఇది ద్యావా పృథివీ అంతరిక్షమిత్యంతరిక్షం వేద సూర్యస్య సూర్యస్య బృహత బృహతో జనిత్రం జనిత్రమసో అసో వేద అసో యిష్యతో వేద చంద్రమాసం చంద్రమాసం యతోజా ఇదోజా ఇది యతః జాః పృష్టామిత్రా పరం పరం అంతం పృథివ్యా పృథివ్యా పృచ్చామి పృచ్చామి యత్ర భువానస్య నాభీరి నాభీ పృచ్చామి కృష్ణా కృష్ణో అశ్వస్య రేత పృచ్చామి పృచ్చామి వాచ వాచస్వరమం రమం వ్యోమ వ్యోమే దివి వ్యోమ ఇయం వేదీ వేది పరా పరో అంత అంతఃపృథివ్యా పృథివ్యా అయం అయ్యయజ్ఞ యజ్ఞో భువానస్య భువానస్య నాభీ నాభిర్జి నాభీ అయాం సోమా సోమో వృష్ణా వృష్ణా అశ్వస్య అశ్వస్య రేత రేతో బ్రహ్మా బ్రహ్మాయం అయం వాచ వాచతపరమం పరమం వ్యోమ వ్యోమే దివి ఓమ శుభోస్వయంభూ శుభోరితి స్వయంభో ప్రథమ స్వయంభూరితి స్వయం భూ ప్రథమోంత అంతర్మహతి మహత్యన్నవే అన్నవ ఇత్యన్నవే దేహ అగర్భం గర్భనృత్యం తృతీయత యో జాత జాత ప్రజాపతి ప్రజాపతిరితి ప్రజాపతి హోదాయక్షతే యక్షత్ ప్రజాపతి ప్రజాపతీయం సోమస్య ప్రజాపతిమితి ప్రజాపతి సోమస్య మహిమ్న మహిమ్న ఇది మహిమ్న విషతాం తివరు తివరు సోమ సోమాం హోదా హోదర్యజ యజేతి యజ ఓ